162 హంసగతః సం ధా హంసగతః హంతి గచ్ఛతి హంసః ఆదితో వా హంసస్య ప్రాణస్య గతేః గమనగమనే లక్షణయా తజ్జాప్యాజపామంత్రరూపా యస్యాః సా తథా హకారేణ బహిర్యతి సకారేణ పునర్వి సేత్ ఇతి వచనాత్ యద్వా తదభిమాన దేవతారూపా అన్ని పోమాత్మక సూర్యచంద్రగతి అహోరాత్రాత్మక కాలస్వరూపాయాః యస్యాః సా తథా అథవా హంతి దేహా దేహాంతరం గచ్చతి స్వకర్మవశే నేతి హంసో జీవః తస్య గత్యః ప్రాప్య స్థానం ముక్తిరిత్యర్థ బ్రహ్మవిదాప్నోతి పరం యద్దత్వా న నివర్తంతే ఇతి శ్రుతిస్మృతనచనాత్. అథవా హంతి స్వకార్యభూతం జగత్ప్రవిశతీతి హంసః హంసస్తు పరమేశ్వరః ఇతి నృసింహతాపనీయే గమ్యతే ప్రాప్యతే శరణత్వేన ప్రపద్యతే చతుర్విధభా కైరితి గతః హంసశ్చాసౌ గతిశ్చేతి సామానాధికరణే సమాస హంసా సుచిషత్ ఇతి శ్రుతేః. ఆహోస్విత్ హంసస్య బ్రహ్మవాహనస్య గతిరిన గమనం యస్యాః సా తథా ఉతాహో హంసశబ్దేన నామేకదేశేన హంసకం పాదకటకం ఉచ్యతే గమ్యతే అనేనేతి గతః చరణం హంసయుక్తే గతి పదారవిందే యస్యాః సా తథా. 244 లలితా త్రిశతి భాష్యం. యద్వా హంసశబ్దేన నిత్యానిత్య సారసార జడా జడాది నస్తు నివేక సమర్థాః హంతి గచ్ఛంతి ప్రతి గ్రామం ప్రతి దేశ వితి హంసాః పరివ్రాజకాః చతుర్థాశ్రమేణ నిష్కామా తేషాం గతేః గమ్యతే జ్ఞాయతే సాక్షాత్రియత ఇతి గతేః సన్యాసియోగాద్యతే శుద్ధసత్వా ఇతి శ్రుతేః. యే పూర్వం వేదా ఋషయశ్చ తద్విదుః ఋషయశ్చ తద్విదుః తే తన్మయ అమృతాపై బభూవః ఇతి శ్రుతేః. జీవన్ముక్త పురుషానుభూయ మాన పరమానందముక్తిస్వరూపేత్యర్థః ఓం హంసగత్యే నమః. ఆం వి హంస శబ్దమునకు ప్రాణము లేక ఆదిత్యుడు అని అర్థము. హంతి గచ్చతీతి హంసః హంస యొక్క అనగా ప్రాణము యొక్క గమనగమనములు రాకపోకలు లక్షణావృత్తి చేత తజ్జాప్యమైన ఆ ప్రాణముచే జపింపదగిన అజపాగాయత్రి మంత్రరూపముగలదిగాన పరమేశ్వరి హంస గత్యహయను నామముతో ప్రసిద్ధినందనది. హకారేణ బహిరాతి సకారేణ పునర్విసేత్ ప్రాణము హకారముతో బయటకు వచ్చును సకారముతో పునః లోపలకు ప్రవేశించును అను నచనము వలన ప్రాణగమన గమనములు తెలియుచున్నవి. పక్షాంతరమున ప్రాణాభిమాన దేవతారూపులు అగ్ని శోమాత్మకులునైన సూర్యచంద్రుల గతులు అహోరాత్రాత్మక కాలస్వరూపిణి అయిన పరమేశ్వరికి గలవుగాన జగన్మాతకు హుసగతి యను నామము ప్రసిద్ధము. 245 శంకర గ్రంథరత్నావళి. అథవా హంస ఎనగా జీవుడు అతడు ప్రారబ్ధ కర్మానుసారము ఒక దేహమును విడిచి మరియొక దేహమునందు ప్రవేశించునుగావున అతనికి హంసహయని నామము. అట్టి జీవుని యొక్క గతి అనగా గమ్యస్థానమైన మోక్షమని యర్థము. బ్రహ్మవిదాప్నోతి పరం బ్రహ్మవేత్త పరమ పదమును మోక్షమును పొందును. యద్దత్వాన నినర్తతే అట్టి పరమ పదమును పొందినవాడు మొదల తిరిగిరాడు అను శ్రుతిస్మృతి వచనముల వలన పరమేశ్వరి జీవునకు పరమ ప్రాప్య స్థానమని స్పష్టముగా తెలియచున్నది. అథవా పరమేశ్వరుడు తనచే సృజింపబడిన ప్రపంచమున ప్రవేశించునుగాన హంసః ఎనబడును. హంసస్తు పరమేశ్వరః హంస ఎనగా పరమేశ్వరుడు అని నృసింహ తాపనీయోపనిషత్తు చెప్పుచున్నది. గమ్యతే ప్రాప్యతే ఇతి గతః 4 విధములైన భక్తుల చేత ఆర్తుడు అర్థా జిజ్ఞానువు జ్ఞాని శరణు పొందబడునదిగాన గతి ఎనబడును హంసగతహయని సామానాధికరణ్య సమాసము. హగ్స శుచిషత్ కాశ్యాది అవిముక్త క్షేత్రములేందు నుడు నది హసయని శృతి వచనము. పక్షాంతరమున బ్రహ్మవాహనమైన హంస యొక్క నడక వంటి నడక గలదగుట చేత హంసగత హయని చెప్పబడును. 246 లలితా త్రిశతీ భాష్య. మయొక పక్షమున నామైకదేశే నామగ్రహణం అను న్యాయముననుసరించి హంసక శబ్దము చేతి చెప్పబడు కాలియందే హంస శబ్దము చేత వివక్షి తమగును కాలియందెతో గమనము గలదిగాన గతి ఎనగా పాదమని యర్థము హంసయుక్తమైన అంకెలతో గూడిన పాదారవిందములు గలదిగాన ఇకమేశ్వరి హంసగత హయను నామముతో భజ నీయయెగుచున్నది. యద్వా నిత్యము నిత్యము సారముసారహితము జడముచేతనము మొదలగు వస్తువులను వివిక్తముగా చూడగలుగు సమర్థులు హంస శబ్దముచే వివక్షి తులగుదురు. అట్టి వివేకము గలవారు ఒక గ్రామము నుండి మరియొక గ్రామమునకు ఒక దేశము నుండి మరియొక దేశమునకు బోవుదుకుగాన హంస శబ్దవాచ్యులు వారు పరివ్రాజకులు. 4వ యాశ్రమ ధర్మమైన సన్యాసమును గైకొనెనవారు నిష్కాములు తాదృశులైన సన్యాసులకు గతి పరమేశ్వరి అనగా వారిచేత తెలుసుకొనబడునది సాక్షాత్కరించుకొనబడునది దేవి హంసగతిగావున సచ్చిదానంద స్వరూపిణి యగుయను నామముతో వ్యవహరింపబడును. సన్యాసయోగాత్యతేహ శుద్ధసత్వాహ శుద్ధ సత్వము గలయతీశ్వరులు సన్యాసయోగము వలన పరమేశ్వరుని పొందుచున్నారు అని శృతివచనము. ఏ పూర్వం వేద ఋష్యశ్చ అనుచు శృతి పూర్వము వేదదర్శనము గల ఋషులు బ్రహ్మవస్తువును తెలుసుకొని బ్రహ్మస్వరూపులై యముతత్వమును పొంది గ్రని చెప్పుచున్నది. జీవన్ముక్తులైన వారిచేత అనుభవింపబడుచున్న పరమానందరూపమైన ముక్తియే స్వరూపముగా గలది పరమేశ్వరి యని భావము. 247 శంకర గ్రంథరత్నావళి. విసే హంస హంసేతి యో బ్రూయాత్ హంసో నామ సదాశివః అని యభికోక్షీయః ఇదియే అజపాగాయత్రి. దీనికి ప్రాణగతి అని నామము కలదు. గాయంతం త్రాయత ఇతి గాయత్రి జపము చేయువానిని రక్షించునదిగాన గాయత్రి ఎనబడును అహోరాత్రములు అప్రయత్నముగా నిరంతరము ప్రాణగతి హంస మంత్రజపము లేక అజపాగాయ తీజపము సాగుచునేయుండును. సూర్యోదయాది సూర్యోదయ పర్యం తము 21,600 పర్యాయములు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమున ప్రాణ సంచారము జరుగుచుండును. అద్య సూర్యోదయ మారభ్య పరేద్యః సూర్యోదయ పర్యంతం అజపాగాయత్రి మహామంత్రజపామహం కరిష్యేయని ప్రతిదినమః సంకల్పము చేయవలయును. ఈ శ్వాస ప్రశ్వాసలను ఈ రీతిగా విభజించవలయును. మూలాధారమున కధిష్ఠాన దేవమైన గణపతికి 600 స్వాధిష్ఠానమున కథిదేవతమైన బ్రహ్మకు 6,000 మణిపూరమున కథపతి అయిన విష్ణువునకు 6,000 అనాహతమున గల శివునకు 6,000 కంఠమున విశుద్ధమున గల జీవునకు 1,000 భూమధ్యము ఆజ్ఞాచక్రము నందుగల పరమాత్మకు 1,000 బ్రహ్మరంధ్రము సహస్రారము నందుగలగురుమూర్తికి 1,000 ఈ విధముగా హంసగాయత్రి జపమును సమర్పించి తిరిగి సూర్యోదయ సమయమున హంసగాయత్రి జపమునకై సంకల్పము చేయవలయును. ఈ రీతిగా అజపాగాయత్రి జపము బ్రహ్మనిష్ఠులగుదురని శ్రీవిద్యాతత్వజ్ఞుల చేయువారు ఉపదేశము. 248 లలితా త్రిశతీ భాష్య. 249